అరే ఇంకా దంక జింక పెంకి తనంగ అదో వంక సింగారంగ సిగ్గుపడంగ ఎలా ఇంకా కల్లోలంగా తన్ను పడంగా ఉపాయంగా భూపేయంగా ఉన్న పళంగా సరే అంటావా సంతోషంగా సగం ఇస్తావా సావాసంగా సదా ఇస్తావా అన్యాయంగా మళ్ళీ వస్తావా అన్యాయంగా అరే ఇంకా సంక జింక పింకితనంగా అదో బంక సింగరంగ సిగ్గుపడంగా ఎలా ఇంకా కల్లోలంగా కన్ను పడంగా ఉపాయంగా ఉదయంగా ఉన్న పళంగా సగం ఇస్తావా సవాసంగా అరె ఇంక జంక జింక పెంకితనంగ అరవంక సింగరంగ సిగ్గుపడంగ ఎలా ఇంక కల్లోలంగ కన్ను పడంగ ఉపాయంగ ఊపేయంగ ఉన్న పళంగా